గైనా హృదయమా నీగోడు తెలుపుమా ఓదార్చి తల్లి వలె లాలించే ఎడదను ఇమ్మని అడుగుమా మూగైన హృదయమా నీగోడు తెలుపుమా మనసన్నది మాసిపోనిది సొత్తు ఉన్నది సుఖమే లేనిది నా పాటకే గొంతు పలికింది లేదు నా కళ్ళకి నాడు కన్నీళ్ళు రావు మనసేక్షిన పెదవి నవ్వెను పై పై దీ పగటి వేషము ఇన్నాళ్ళు మూసిన ఈ పాడు గుడిని ఏ దేవతిక వచ్చి తెరిచేదని కనులెదుట కన్నాని పొంగులై హృదయము పొరలిని